తెలంగాణ రాష్ట్రము మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా శివంపేట గ్రామంలో శ్రీ బగళాముఖీదేవి శక్తిపీఠంలో వెలవడం జరిగింది. ఈ శక్తిపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, బగళాముఖి సుప్రభాతము యొక్క రచయిత బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు. ఉత్తిష్టోత్తిష్ట బగళే ఉత్తిష్ట బ్రహ్మరూపిణి ఉత్తిష్ట పీతవర్ణాభే హరిద్రా సరిదుత్థిత బ్రహ్మాస్త్రదేవతే దేవి శివంపుర నివాసిని ఉత్తిష్ట బగళే దేవి సర్వశత్రు నిషూదిని బుద్ధ్యస్వ బగళాంబత్వం బుద్ధ్యస్వ జగదంబికే బుద్ధ్యస్వ చ శివాంకస్థే బుద్ధ్యస్వ శివనాయికే మాతర్జాగృహి హేమ పీఠ నిలయే పీతాంబరోల్లాసిని హైమాభాంగరు చేశశాంక ముకుటే నేత్రత్రయోద్భాసిని హస్తైష్టైవ చతుర్భిరీశ్వరి గదా పాశాది సంధారిణి శ్రీహారిద్ర మహాసరిత్ పరివృతే బ్రహ్మాస్త్ర రూపే శివే సుఖ్యాతేషు విశాల భారత మహా దేశే చయే ప్రాణినః తేషాం చిత్త విశాల మందిర గతే మంచేశయిత్వా సుఖం ప్రాప్తాసి త్వమశేష జీవ నివహాన్ పాతుంచ జాగృహ్యుమే శైవం పురియతి వాసభూషణవతి శ్రీరాజరాజేశ్వరి లోకే సంతి చ బాహ్య శత్రు నివహాః తాన్ హంతు మన్యే సురాః కిం త్వంతః కరణీయ శత్రు నివహాన్ కామాది రూపాన్ శివే సంహర్తుం ప్రభవస్య మే యజనని సద్భక్త రక్షాకరి జాగృహ్యంబ ప్రభాత దివ్య సమయే సంరక్షితుం సాదరం మాతస్తే చరణారవింద సుమః సౌగంధ్యమాస్వాదితుం ప్రాప్తోయం చ మదీయ చిత్త మధుపః చిత్వా అన్య పుష్పస్రజః యత్ సౌగంధ్య సమాన దివ్య విభవో న ప్రాప్యతే భూతలే తస్మాత్ జాగృహి దీన కాతరమిమం ప్రాప్తం తవైవాంతికం హే మాతర్బగలాముఖి ప్రవిలసద్ బ్రహ్మాస్త్ర సంధారిణి శ్రీవాంగ్మయలాలితే పరశివే పీతాంబరాలంకృతే ఇచ్చేవం తవ నామధేయమఖిలం భక్త్యా స్తువంతి ప్రజాః ద్వారస్థానఖిలాంశ్చ సేవకసుతాన్ పాతుం సదా జాగృహి శ్రీమచ్చంకర దేశికేంద్ర గురు పాదాజ్యా స్థితాః సర్వదా త్వామేవాంతరదర్శినో హృది బహు స్తోత్రైర్భజంతే చిరం అద్వైతం శృతిసమ్మతం జనహితం శ్రోతుం తదీయం మతం శ్రీమాతర్బగలాముఖి ప్రతిపదం జాగృహ్యుమే సత్వరం కాంచ్యామ్యా కమనీయ కోమలరుచ కామాక్షి నామ్నా స్థితా శ్రీకాశ్యాం సువిశాల దివ్య కరుణ జీవాన్నదా మోక్షదా సా దేవీ బగలాముఖీతి విదిత శైవం పురే రాజసే శ్రీమాతర్బగలాముఖి ప్రవిదితే తే సుప్రభాతం శివే శాస్త్రుల్లాన్వయ దుగ్ధవార్ధిజనితః శ్రీవేంకటేశో విధుః త్వాం దేవీం బగలాంబికామనుదినం ప్రేమ్నా జపచ్చన్వహం సత్వాం ప్రార్థయతి ప్రకృష్టదయయా తం రక్షతాం సర్వదా జాగృహ్యంబ సుచారులోచనయుతే బ్రహ్మాస్త్రసంధారిణి శ్రీవిశ్వనాథ విదుషా పరిపావితే స్యాం త్రైలింగదేశ సువిరాజిత శైవపుర్యాం రాజస్యుమే భువన పాలిని దేవి దుర్గే బ్రహ్మాస్త్ర రూపిణి శివే తవ సుప్రభాతం వందారు భక్త జనవాంఛిత దానదక్షే హారిద్రవర్ణ పరిశోభిత దివ్యమూర్తే చంచత్కిరీట పరిశోభిత చంద్రబింబే బ్రహ్మాస్త్ర రూపిణి శివే తవ సుప్రభాతం గాయన్ చమీ వనచరా స్వరయుక్త వాణ్యా పుంస్కోకిలాస్తవ సుమంగళ మంత్రవర్ణాన్ నృత్యంచ మోహ విధయాత్ర మయూర ముఖ్యాః బ్రహ్మాస్త్ర రూపిణి శివే తవ సుప్రభాతం శ్రీ గంగా యమునా చ గౌతమ నదీ గోదావరి నర్మదా కృష్ణా వేణీ సుతుంగభద్ర సరయు కావేరీ చర్మణ్వతి క్షిప్రా వేత్రవతి చ సింధు తపతి భాగీరథీత్యాదయః నజ్యస్వాం పరిసేవితుం సుమనసా ద్వారి స్థితాః జాగృహి సంధ్యాముపాస్య తవ దర్శనకాంక్షిణస్తే విప్రాస్త్రయీ పఠన పాఠన లగ్న చిత్తాః నిద్రాం విముచ్య తవ ద్వారి స్థితానవాంబే బుద్ధ్యస్వదేవి కరుణాకరి దీనపాలే గాయంతి దేవి తవ దివ్య కథాసురాస్తే నృత్యంతి కిన్నర గణాః సమహర్షయశ్చ త్వన్మంత్ర జాతమఖిలం ప్రపఠంతి భక్తాః తాన్ పాహి జాగృహి శివం పురవాసినీశే. గాయామ్యంబ సుదివ్య నామ చ సదా శ్రీశేష సల్లాపితం నానాజన్మ సమార్జితాఘహరణం ముక్తిప్రదం కామదం పశ్యామ్యంబ సువర్ణకాంతి కలితం దివ్యం సురూపం శివే. జాగృహ్యంబ మదీయ శత్రుదమనే శైవం పురావాసిని త్వామేవ సేవితుమిహాగత భక్తబృందాన్ పూజోపహార బలిభిర్ధృత దివ్య హస్తాన్ పాతుం చ జాగృహి శివే కరుణార్ద్ర దృష్ట్యా మాతస్త్వదీయ చరణాబ్జ మిలింద భూతాన్. గంగాధర శశిధరో విషకంధరోయం చూడామణీకృత విధు ధృత నాగరాజ మాతస్వదీయ ముఖదర్పణ దర్శనార్థి తంత్వాగతం కలయ జాగృహి ప్రేమమూర్తే. సంసార సాగర సముత్తరణాయ నౌకౌ సృచ్యంత శేఖరతలే సువిరాజమానౌ నారాయణేశ విధి శీర్ష్ణి విరాజమానౌ మాతస్వదీయ చరణౌ శరణం ప్రపద్యే. కోటీన భాస్వర సమాన సుభాసమానౌ కోటీందు శీతల సమాన సుశీతలౌతౌ నానా కుజన్మ సముపార్జిత పాపనౌనౌదౌ మాతస్వదీయ చరణౌ శరణం ప్రపద్యే. మంగళం బగలే దేవి మంగళం భక్తవత్సలే శివం పుర సుఖావాసే మంగళం కురు మే నమః. హరిద్రా సరసావేష్టే శత్రుజిహ్వా విదారిణి మంగళం బగలే మాతః కురు మే మంగళం సదా. శివం పుర సుఖావాసే కనకోజ్వల విగ్రహే మంగళం బగలే మాతః కురు మే మంగళం సదా. భక్తవాంఛా కల్పతరో త్వామేవాను విచింతయే శివం పేట సుఖావాసే మంగళం కురు మే నమః. ఇత్తం మహేశ్వర కృతం తవ సుప్రభాతం ప్రాతః పఠంతి బగలే తవ సన్నిధానే తేషాం చ దేహి చరణాంబుజ భక్తి ముక్మంబ ముక్తిం చ జన్మరహితాం భవ సింధు పోతే. ఇతి శ్రీ మహేశ్వర మహాదేవేన దేవీ ప్రేరణయా విరచితం శ్రీ బగలాముఖి సుప్రభాతం సంపూర్ణం. గాయకులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ కామారెడ్డి సంకష్టహర మహాగణపతి క్షేత్రము.